రాజులైనా బంటులైనా కూలీలైనా వ్యాపారులైనా చీకటైతే సుక్క కోసం జివ్వు జివ్వు ఆగున. రాజులైనా పంటులైనా సుఖ కోసం నాయన జిబు జిబు ఆగునా, ఎప్పుడైనా యాడవున్నా చీకటైతే నాయన జిబు జిబు ఆగునా, కళ్ళైనా సారైనా జిబు జిబు ఆగునా, అరు ఇంగ్లీషు మందైనా జిబు జిబు ఆగునా, అరు కల్తీ సరుకే అయినా జిబు జిబు ఆగునా, ఏదైనా ఏమైనా జిబు జిబు ఆగునా. తాగకుంటే జిబు జిబులానా, తాగితేనే తందానా, రంగు రంగు రంగు రంగు రంగు రంగుల మందై రాత్తికి సిందైరా, రంగు రంగుల మందై రాత్తికి సిందైరా. అది కదా లెక్క. మీ రామి రామి సౌ, మీ రామి రామి సౌ, మీ రామి రామి